ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని నీ మనసు పలక పైన నా సంఖ్య చూసినప్పుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా గాజులు తొడిగే సుఖముందే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ నది కోరిందిలే ఇవి చెక్కిళ్ళ పూల పరవళ్ళ పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమైపోయినా అలలాగవులే నీలి సంద్రాన ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమనే పరీక్ష రాసి విద్యార్థిని డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి డలి ప్రేమని పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని ప్రేమని పరీక్ష రాసి వేచి ఉన్న